కాంతి వేగం ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 14వ భాగం. దీనిలో తర్వాత అంశం సాపేక్షత సిద్ధాంతం, కాంతి వేగం. శాస్త్రవేత్తలు కాంతి వేగాన్ని కొలుస్తున్నప్పుడు వారికి కేవలం ఓ ప్రత్యేకమైన రాశిని కొలవాలన్న ఉత్సుకత తప్ప ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఏమీ లేదు. శబ్దవేగాన్నో ఓ గుర్రం వేగాన్నో కొలిచినట్టే ఇది అన్నట్టు భావించారు. కానీ మిగతా వేగాలలా కాకుండా కాంతి వేగానికే ఓ ప్రత్యేకత ఉందని అప్పుడు వారికి తెలియదు. కాంతి అనేది ఒక తరంగం. అది అందరూ ఒప్పుకున్న తర్వాత అది దేని తరంగం అన్న ప్రశ్న సహజంగా ఉద్భవించింది. చెరువులో నీటి ఉపరితలం మీద అలలు పుడతాయి, అవి నీటి తరంగాలు. అలాగే శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించే తరంగాలు, అవి గాలి కదలికల తరంగాలు. కానీ కాంతి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. శబ్దం కానీ నీటి అలలు కానీ పదార్థ మాధ్యమంలో ప్రసారమయ్యే తరంగాలు. కాంతికి అలాంటి పదార్థ మాధ్యమం అవసరం లేనట్టు కనిపిస్తోంది. మరి కాంతి ఎలా ప్రసారం అవుతోంది? విశ్వమంతా ఓ అస్పర్శమైన పదార్థం వ్యాపించి ఉందని ప్రాచీనులు భావించారు. ఆ పదార్థానికి ఈథర్ అని పేరు పెట్టారు. ఈ ఈథర్లోని తరంగాలే కాంతి అని భావించారు. దీనితో మరో ఆసక్తికరమైన వాదం బయలుదేరింది. అది వస్తువుల చలనానికి సంబంధించినది. చలనాన్ని నిర్ధారించడానికి నిశ్చలంగా ఉన్న ఒక ప్రమాణం కావాలి. ఒక వస్తువు కదులుతోంది అని చెప్పాలంటే కదలకుండా ఉన్న మరో వస్తువు ఉండాలి. కదలని వస్తువును బట్టి మరో వస్తువు కదులుతోంది అని చెప్పగలం. భూమి ఉపరితలం మీద ఏదైనా వస్తువు కదులుతోంది అని మనం అంటున్నప్పుడు నిశ్చలంగా ఉన్న భూమి ఉపరితలాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. కానీ నిజానికి భూమి ఉపరితలం కదులుతోంది, ఎందుకంటే భూమి తన అక్షం మీద అది తిరుగుతోంది. అంతేకాక భూమి సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. అలాగే సూర్యుడు కూడా పాలపుంత కేంద్రం చుట్టూ కదులుతున్నాడు. అసలు పాలపుంత గెలాక్సీయే విశాల విశ్వంలో కదులుతోంది. ఇలా ఆలోచిస్తూ పోతుంటే అన్నీ కదులుతున్నట్టు అనిపిస్తోంది. విషయం గందరగోళంగా కనిపిస్తుంది. వస్తువులు ఎలా కదులుతున్నా ఈ ఈథర్ మాత్రం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుందని కొంతమంది తలబోశారు. కాబట్టి ఈథర్ స్థితి నిరపేక్ష నిశ్చల స్థితి. ఇక మిగతా చలనాలు అన్నిటినీ నిశ్చలమైన ఈథర్ని బట్టి నిర్వచించవచ్చు. కాబట్టి వాటన్నిటినీ నిరపేక్ష చలనాలు అని చెప్పుకోవచ్చు. కాంతి వేగాన్ని కొలవటానికి ప్రయత్నించిన మికెల్సన్కి తన ప్రయోగం వల్ల మరో విషయం కూడా తెలుస్తుంది అనిపించింది. నిశ్చలమైన ఈథర్ బట్టి భూమి ఎంత వేగంతో కదులుతోందో తెలుసుకోవచ్చు అనుకున్నాడు. భూమి ఎలా కదిలినా అది నిశ్చలమైన ఈథర్ బట్టి కదులుతూ ఉండాలని భావించాడు మికెల్సన్. భూమి మీద ఒకచోట ఓ కాంతిపుంజాన్ని పంపించి దాని వేగాన్ని కొలిచారు అనుకోండి. కాంతి అనేది ఈథర్ తరంగం అనుకున్నాము, కాబట్టి అది నిశ్చలమైన మాధ్యమంలో ప్రసారం అవుతోంది. భూమి కదిలే దిశ కాంతి కదిలే దిశతో సమానం అయితే కాంతిపుంజం యొక్క వేగం కాంతి యొక్క సహజ వేగానికి భూమి వేగం తోడైనంత కావాలి. అలా కాకుండా భూమి కాంతిపుంజం వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తున్నట్లయితే కాంతిపుంజం వేగం కాంతి సహజ వేగం నుండి భూమి వేగం తీసేసినంత కావాలి. ఇలా రెండు వ్యతిరేక దిశలలో కొలిచినప్పుడు కాంతి వేగంలోని భేదాలను బట్టి భూమి నిరపేక్ష వేగాన్ని నిర్ధారించవచ్చు. భూమి వేగం నిరపేక్షంగా తెలిస్తే భూమిని బట్టి మిగతా వస్తువుల వేగాలని నిర్ధారించవచ్చు. అయితే ఒకటి, కాంతి వేగంతో పోలిస్తే భూమి వేగం అత్యల్పం. కాబట్టి కాంతి వేగం నుండి భూమి వేగం తీసేసినా దాన్ని కలిపినా పెద్ద తేడా ఉండదు. మరి కాంతి వేగంలో భూమి వేగం పాలుని ఎలా కనిపెట్టగలం?